5వ అధ్యాయము కర్మణి కర్మేహ పశ్యేత్ ఇచ్చు. గీత 4 నుంచి 18 వరకు అను ఈ శ్లోకము మొదలుకొని సంయుక్త కృత్స్న కర్మకృత్ చు. గీత 4 నుంచి 18 వరకు జానాగ్నిదగ్ధ కర్మాణం చు. గీత 4 నుంచి 19 వరకు శరీరం కేవలం కర్మ కుర్వన్ చు. గీత 4 నుంచి 21 వరకు యదృచ్ఛాలభ సంతుష్టో చు. గీత 4 నుంచి 22 వరకు బ్రహ్మార్పణం బ్రహ్మహవి చు. గీత 4 నుంచి 24 వరకు కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ చు. గీత 4 నుంచి 32 వరకు సర్వకర్మాఖిలం పార్థ చు. గీత 4 నుంచి 33 వరకు జానాగ్ని సర్వ కర్మాణి చు. గీత 4 నుంచి 37 వరకు యోగసంన్యస్త కర్మాణం చు. గీత 4 నుంచి 41 వరకు మొదలగు పదముల ద్వారా భగవంతుడు సర్వకర్మల సన్యాసము ముముక్షువులకు ఆవశ్యకమని చెప్పియున్నారు. మరియు చిత్వైనం సంశయం యోగమాతిష్ట చు. గీత 4 నుంచి 42 వరకు అనువాక్యము ద్వారా కర్మానుష్ఠానమను యోగమునందు స్థిరముగా ఉండుము అనగా కర్మలు చేయుము అని కూడా చెప్పియున్నాడు. ఆ రెంటి యొక్క అనగా కర్మయోగము మరియు కర్మ సన్యాసము యొక్క స్థితి మరియు గతి వలె అనగా నిలిచి ఉండుట మరియు నడుస్తూ ఉండుట వలె పరస్పర విరోధము కానవచ్చుచున్నందున ఒకే పురుషుని ద్వారా ఒకే కాలమునందు ఆ రెంటిని అనుష్ఠించుట అసంభవముగా తోచుచున్నది. మరియు కాలభేదము ద్వారా అనుష్ఠించు విధానము కానరాదు. అందుచేత స్వాభావికముగానే ఈ రెండింటిలో ఏదో ఒకదానినే అనుష్ఠించుట కర్తవ్యముగా తోచుచున్నది. అందుచేత కర్మయోగము అనగా కర్మానుష్ఠానము మరియు కర్మ సన్యాసము అనగా కర్మలు చేయకుండుట ఈ రెండింటిలో ఏది శ్రేష్టతరమైనదో దానినే చేయవలయును. శ్రేష్టము కాని దానిని త్యజించవలయును అన్నట్లు తలంచి అర్జునుడు రెండింటిలో ఏది శ్రేష్టతరమైనదో తెలుసుకున తలంచినవాడే సమన్యసంకర్మణాం కృష్ణ చు. గీత 5 నుంచి 1 వరకు అని అడిగియున్నాడు. పూర్వపక్షము ఇంతకు పూర్వము చెప్పబడిన వచనములనుసరించి చూచిన భగవంతుడు జ్ఞానయోగము ద్వారా ఆత్మజ్ఞాన నిష్ఠను ప్రతిపాదించదలచి కేవలము ఆత్మజ్ఞాన నిష్ఠ కలగగలందులకే ఆత్మజ్ఞానమును పొందదలచిన వానికి సర్వకర్మ సన్యాసమును ఉపదేశించియున్నారు. అంతేగాని ఆత్మతత్వమును ఎరుంగ తలంచని వానికి సర్వకర్మ సన్యాసము చేయమని చెప్పియుండలేదు. అందువలన కర్మానుష్ఠానము మరియు కర్మ సన్యాసము ఇవి రెండూ భిన్న భిన్నములైన అనగా వేరువేరుగా యున్న పురుషుల ద్వారా అనుష్ఠింపదగియున్న కారణముగా ఆ రెంటిలో ఏదో ఒకదానిని శ్రేష్టతరమైనదిగా ఎరుంగగోరు కోరికతో ప్రశ్నించుట కుదరదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 119 అందులకు సమాధానము మీరు చెప్పినది మంచి మాటే. మీ అభిప్రాయమునను సరించి చూచిన అట్లు ప్రశ్నించుట కుదరదు. కాని ఈ స్థితిలో మేము చెప్పునదేమనగా ప్రశ్నకర్త యొక్క అభిప్రాయముననుసరించి చూచిన అట్లు ప్రశ్నించుటకు తగిన అవకాశము కలదు. పూర్వపక్షము అదెట్లు సమాధానము పైన చెప్పబడిన వచనములనుసరించి చూచిన భగవంతుడు కర్మ సన్యాసమును ప్రతి మానవుని కర్తవ్యముగా వర్ణించియున్నారు. అందుచేత కర్మ సన్యాసము యొక్క ప్రాధాన్యత సిద్ధించుచున్నది. కాని కర్త లేకుండా ఆతని కర్తవ్యత అసంభవము. అందువలన ఒకవైపు నుండి చూచిన అజ్ఞాని కూడా కర్మ సన్యాసమునకు కర్తగా ఆగుచున్నాడు. అందుచేత దానినే ఒప్పుకొనుట జరుగుచున్నది. కేవలము ఆత్మజ్ఞాని అయిన కర్త మాత్రమే సమన్యసించినవాడు కాగలడు అని చెప్పుట మాకు ఇష్టము కాదు. ఈ విధముగా కర్మానుష్ఠానము మరియు కర్మ సన్యాసము ఈ రెండు అర్జునుని ద్వారా కూడా చేయబడవచ్చునని తలంచువారు అర్జునుడు ఆ రెండింటిలో ఒకదానిని శ్రేష్టతర సాధనమైనదిగా తెలుసుకొనగోరి ప్రశ్నించుట ఆయుక్తము అనగా అసంగతము కాదు. ఏలేన పైన చెప్పబడినట్లుగా ఆ రెంటికి పరస్పర విరోధము ఉన్న కారణముగా ఆ రెండింటిలో ఒకదానిని ఆచరించు కర్తృత్వమే ప్రాప్తించును. అట్టి స్థితియందు ఆ రెండింటిలో ఏది శ్రేష్టతరమైనదో దానిని చేయవలేను, రెండవ దానిని కాదు. ప్రత్యుత్తర రూపంలో భగవంతుడు చెప్పిన మాటలకు అర్థమును నిరూపించినప్పుడు కూడా ప్రశ్నకర్త యొక్క అభిప్రాయము అదేనని తెలియచున్నది. పూర్వపక్షము అదెట్లు సమాధానము సన్యాసము మరియు కర్మయోగము అవి రెండు కూడా జీవునకు శుభకరములైనవే. వాటిలో అనగా ఆ రెంటిలో కర్మయోగము శ్రేష్టమైనది అని భగవంతుని సమాధానము. ఇందులో ఆలోచింపదగిన విషయమొకటున్నది, అదేమనగా ఈ సమాధానము వలన ఆత్మజ్ఞాని ద్వారా చేయబడిన సన్యాసము మరియు కర్మయోగము యొక్క శుభకరమైన పరిణామము యొక్క ప్రయోజనము చెప్పి ఆ రెండింటిలో నుండి ఏదో ఒక విశిష్టత కారణముగా కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమని చెప్పబడినదా, లేక అజ్ఞాని ద్వారా చేయబడిన సన్యాసము మరియు కర్మయోగము యొక్క విషయమునందు ఈ రెండు మాటలు చెప్పబడినవా? పూర్వపక్షము దీనివలన కలుగు లాభమేమి కలదు? ఆత్మతత్వమును బాగుగా ఎరిందెనవాని ద్వారా చేయబడిన కర్మ సన్యాసము మరియు కర్మయోగము వలన కలుగు శుభకర పరిణామము ఈ రెండింటిలో సన్యాసము కంటే కర్మయోగమే క్షేమకరమని చెప్పబడియున్నచో, లేక అజ్ఞాని ద్వారా చేయబడిన కర్మ సన్యాసము మరియు కర్మయోగమునకు సంబంధించిన విషయమును గురించియే ఆపై రెండు మాటలు చెప్పనవేమో? శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 120. సమాధానము ఆత్మజ్ఞానము గలవానిచేత చేయబడిన కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండు ఒకనియందు సంభవము కాదు. అందుచేత ఆ రెంటిని ఒకే విధముగా జీవునికి శుభకరములని చెప్పుట ఆత్మజ్ఞానము గల పురుషుడు చేసిన కర్మ సన్యాసము కంటే కర్మయోగము శ్రేష్టమైనదని చెప్పుట కుదరదు. కర్మ సన్యాసము మరియు అందులకు విరుద్ధముగా కర్మానుష్ఠాన రూపమైన కర్మయోగము ఈ రెంటిని అజ్ఞాని చేత చేయబడినట్లుగా ఒప్పుకొన్నచో అట్టి స్థితియందు ఈ ఇద్దరి సాధకులకు శుభకరములని చెప్పుట మరియు కర్మసన్యాసము కంటే కర్మయోగమును శ్రేష్టమని చెప్పుట ఈ రెండు మాటలు కుదరవు. పూర్వపక్షము ఆత్మజ్ఞాని ద్వారా కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండు జరుగుట అసంభవము, లేక రెంటిలో ఏదో ఒకటి ఉండుట లేక జరుగుట కూడా అసంభవమేనా? రెండింటిలో ఏదో ఒకటి జరుగుట మాత్రమే అసంభవమైన ఎడల కర్మ సన్యాసము జరుగుటయే అసంభవమా లేక కర్మయోగము జరుగుట అసంభవమా? అందుచేత ఆ అసంభవత్వమునకు సరియగు కారణము చెప్పవలసి యుండును. సమాధానము ఆత్మజ్ఞానియందు మిథ్యాజ్ఞానము పూర్తిగా నశించి లేక నివర్తించి యుండును. అందుచేత అతని ద్వారా విరుద్ధజ్ఞానమూలకమైన కర్మయోగము జరుగుటయే అసంభవము. ఏలేనా జన్మాది సమస్తమైన వికారములు లేనటువంటి నిష్క్రియమైన ఆత్మను తన స్వరూపముగా గుర్తించినవాడు యథార్థమైన జ్ఞానము ద్వారా మిథ్యాజ్ఞానమును నివర్తింపజేసుకునేవాడు అయినందున అటువంటి ఆత్మజ్ఞానము గల పురుషునికి నిష్క్రియమైన అనగా ఎటువంటి కర్మలు చేయనటువంటి ఆత్మస్వరూపముతో కూడియుండి సర్వవిధ కర్మలను సమన్యసించినట్లు చెప్పి ఈ గీతాశాస్త్రమునందు అచ్చటచ్చట ఆత్మస్వరూపమునకు సంబంధించిన విషయమును నిరూపించు ప్రకరణములందు యథార్థ జ్ఞానము మిథ్యాజ్ఞానము మరియు వాటి యొక్క కార్యములందు పరస్పర విరోధము ఉన్నందు వలన పైన చెప్పబడిన సన్యాసమునకు విరుద్ధముగా ఉన్న మిథ్యాజ్ఞానములకమైన కర్తృత్వముతో కూడియున్న అభిమానపూర్వకమైన క్రియలేందు నిమగ్నమైన ఆత్మస్వరూపమునందు స్వయం సిద్ధముగు కర్మయుగము యొక్క అభావమునే ప్రతిపాదించియున్నది. అందుచేత మిథ్యాజ్ఞానము పూర్తిగా ఎవనియందు నివృత్తిని చెందియున్నదో అటువంటి ఆత్మజ్ఞానికి మిథ్యాజ్ఞానములకమైన కర్మయోగము చెప్పబడుట సంభవము కాదు అని చెప్పుటయే సరియైన సమాధానము. ప్రకరణములేయందు పూర్వపక్షము ఆత్మస్వరూపమును నిరూపించినటువంటి ఏ జ్ఞానికి కర్మాభావము చెప్పబడినయి. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 121 సమాధానము తూ అవినాశితు తద్విద్ధి చు గీత 2-17 వరకు అనగా ఆయాత్మను నీవు అవినాశి అనగా నాశము లేనిదిగా తెలుసుకొనుము. ఇచ్చట నుండి ప్రకరణమును ఆరంభించి ఏనం వేత్తి హంతారం వేదావినాశినం నిత్యం చు గీ 2.20 అనగా ఎవడు ఈ ఆత్మను చంపువాడుగా తలంచునో, ఎవడు అవినాశము మరియు నిత్యమయుండునటువంటి ఆత్మను గుర్తించునో మొదలగు వాక్యముల ద్వారా అనేక చోట్ల జ్ఞానికి కర్మాభావమును అనగా జ్ఞానికి కర్మలు ఉండవు అని చెప్పియున్నాడు. పూర్వపక్షము ఈ విధముగా చూచినట్లైన ఆత్మనిరూపణము చేయు ప్రతిచోట గూడా కర్మయోగమును గురించి గూడా చెప్పియున్నాడు. అదెట్లన తస్మాద్యుధ్య స్వభారతాచు గీత 2-18 వరకు మరియు స్వధర్మమపి చావేక్ష్య చు గీత 2-31 వరకు అనగా అందుచేత ఓ భారత నీవు యుద్ధము చేయుము, స్వధర్మమును చూచగూడా నీవు యుద్ధమును గురించి భయపడుట ఉచితము కాదు. అంతేగాక అకర్మణ్యవాధికారస్తే చు గీత 2-47 వరకు నీకు కర్మలు చేయుటయందే అధికారమున్నది మొదలగు వాక్యములు గూడా చెప్పబడియున్నవి గదా. అందువలన ఆత్మజ్ఞానికి గూడా కర్మయోగమును కలిగియుండుట అసంభవము ఎట్లు కాగలదు? సమాధానము ఏలేన సమ్యక్ జ్ఞానమునకు మరియు మిథ్యా జ్ఞానమునకు మరియు వాటి కార్యములేందు పరస్పర విరోధమున్నది. ఆత్మతత్వమును గుర్తించిన సాంఖ్యయోగుల నిష్క్రియమైన అనగా క్రియారహితమైన ఆత్మస్వరూపముతో కూడియున్న జ్ఞాననిష్టను జ్ఞానయోగేన సాంఖ్యానాం గీ 3-3 వరకు అనువాక్యము ద్వారా అజ్ఞానుల ద్వారా చేయబడు కర్మయోగ నిష్ట నుండి వేరుచేసియున్నారు. కృతకృత్యుడు అనగా తాను పొందిన జ్ఞానమునకు ఫలమును పొందినవాడు అయినందువలన అనగా తన స్వరూపమును గుర్తించినవాడు అగుట వలన ఆత్మజ్ఞానికి ఇంకా పొందవలసినది ఏమీ ఉండదు. తస్య కార్యం న విద్యతే ఇచ్చు గీత 3-17 వరకు అనగా అటువంటి ఆత్మజ్ఞాని చేయవలసిన కార్యము ఏదీ ఉండదు. ఈ వాక్యము ద్వారా జ్ఞానికి ఇతర కర్తవ్యములంటూ ఏమీ ఉండవని చెప్పినట్లయినది న కర్మణామనారంభాత్ చు గీత 3-4 వరకు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత చు గీత 5-6 వరకు అనగా కర్మలు చేయుట ఆరంభించకుండా జ్ఞాననిష్ట కలుగనేరదు. కర్మయోగము లేకుండా సన్యాసమును గ్రహించుట చాలా కష్టము. ఈ విధముగు వాక్యముల ద్వారా కర్మయోగము ఆత్మజ్ఞానమునకు సాధనముగా చెప్పబడినది. యోగారూఢస్య తస్యేవ సమః కారణముచ్యతే చు గీత 6-3 వరకు అనగా ఆ యోగారూఢునికే ఉపశమము కర్తవ్యమై ఉన్నది. ఈ వాక్యము వలన యథార్థమైన జ్ఞానము గలవానికి కర్మయోగము అవసరములేదని చెప్పబడినది. శ్రీమద్భగవద్గీత శ్రీశంకరభి ఎం యథాతథం 122 శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం చు. గీత 4:21 వరకు అనగా కేవలం శరీర సంబంధమైన కర్మలు చేయుచుండెనేని అటువంటి మనుష్యునకు పాపములు అంటవు. ఈ విధముగా ఇచ్చట కూడా జ్ఞాని శరీరము కలిగియున్నందున చేయు కర్మలను వదలి ఇతర కర్మలు చేయుట నిషేధించబడినది. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వివిత్ చు. గీత 5:8 వరకు అనగా తత్వవేత్త అయిన యోగి నేను ఎటువంటి కర్మలు చేయటలేదు అని తలంచినచో అను ఈ మాట వలన కేవలము శరీర పోషణార్థమే చేయబడు. దర్శనము శ్రవణము మొదలగు కర్మలయందు కూడా నేను చేయుచున్నాను అనుభావమునకు జ్ఞానముతో కూడియున్న చిత్తము ద్వారా తొలగించుకొనవలయునని చెప్పబడుచున్నది. ఈ కారణములు ఉన్నందున ఆత్మ నెరింగిన పురుషునకు యథార్థమైన దర్శనమునకు విరుద్ధముగా మరియు మిథ్యాజ్ఞానముచే చేయబడుచున్న కర్మయోగము స్వప్నమునందు కూడా సంభవము కాదు. అందువలన ఇచ్చట అజ్ఞాని యొక్క సన్యాసము కర్మయోగమునకు మాత్రమే శుభకరమని చెప్పబడినది. మరియు ఆ అజ్ఞాని యొక్క సన్యాసము కంటే అతనికి కర్మయోగమే క్షేమకరమని చెప్పబడినది. అనగా ఇంతకుముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని యొక్క సన్యాసము కంటే ఇది విలక్షణమైనది మరియు అది కర్తృత్వ భావముతో కూడియున్న కారణముగా ఏకదేశీయము అనగా ఇటువంటి సన్యాసము వలన గృహస్థాశ్రమమునకు సంబంధించిన కర్మలను మాత్రమే త్యజించగలడు. కాని సన్యాస ఆశ్రమమునకు సంబంధించిన కర్మలయందు అభిమానము ఉంటుంది. అందుచేత అది పూర్ణ సన్యాసముగాక ఏకదేశీయ అనగా అసంపూర్ణమైన సన్యాసమనబడును. అందుచేత అది ఏకదేశీయ సన్యాసము మరియు యమ నియమాది సాధనములతో కూడియుండుట వలన దానిని అనగా పూర్ణ సన్యాసమును అనుష్ఠించుట కష్టము. ఇటువంటి సన్యాసము కంటే కర్మయోగమే సుకరము. కావున కర్మసన్యాసము కూడా మంచిదనియే చెప్పబడినది. అనగా ఇంతకుముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని యొక్క సన్యాసము కంటే అజ్ఞాని యొక్క సన్యాసము విలక్షణమైనది. జాయసి చేత్కర్మణస్తే ఇచ్చు. గీత 3:1 వరకు అను శ్లోకమునందు జ్ఞానము కర్మలు రెండు కూడా మోక్షమునకు సాధనములేని చెప్పబడుటచే అవి రెండు ఒక్కసారిగా ఆచరించుట అసంభవములని తలంచి ఆ రెండింటిలోనూ ఏది ఎక్కువ శుభకరమైనదో అది నాకు చెప్పండి అని అర్జునుని ద్వారా అడుగబడినప్పుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు సాంఖ్యయోగులు అనగా సన్యాసుల యొక్క నిష్ఠ జ్ఞాన యోగము ద్వారాను మరియు అజ్ఞానులైన యోగుల యొక్క నిష్ఠ కర్మ యోగము ద్వారాను సాధ్యములు సుకరములు అని నిర్ణయించి చెప్పియున్నాడు. కేవలము సన్యసించినంత మాత్రమున ఎవ్వరునూ సిద్ధిని పొందజాలరు అను మాట ద్వారా జ్ఞానముతో కూడియున్న సన్యాసము ద్వారానే మోక్షమును సిద్ధిని పొందవచ్చునని శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 123 చెప్పినట్లయినది. దానితోపాటు కర్మయోగమును గురించి కూడా చెప్పుచూ జ్ఞానరహితమైన సన్యాసము కూడా కళ్యాణదాయకమే అని చెప్పినప్పటికీ జ్ఞానయోగము మరియు కర్మయోగము ఈ రెంటియందు ఏది ఎక్కువ కళ్యాణదాయకమో ఎరుంగోరి అర్జునుడు ఇలా అన్నాడు. 5.1 సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ సంససి యచేయ ఏతేరికం తన్మే బ్రూహి సునిశ్చితం. అనగా మీరు ముందుగా శాస్త్రోక్తమైన అనేక విధములైన అనుష్ఠానములకు సంబంధించిన కర్మలను త్యజించమని చెప్పియున్నారు. అటుపైన తిరిగి మరల మీరు అనుష్ఠానమునకు తప్పనిసరిగా కర్తవ్య రూపములైన యోగమును గురించి కూడా చెప్పుచున్నారు. అందువలన నాకు వీటన్నింటిలో ఏది కళ్యాణదాయకమో తెలియకున్నది. శ్రేష్టమైనది కళ్యాణకరమైన అనుష్ఠానమునే చేయవలేను గదా. అందువలన ఈ కర్మ సన్యాసము మరియు కర్మయోగములందు ఏది శ్రేష్టమైనదో అనగా ఎటువంటి అనుష్ఠానము చేసినందువలన నాకు సర్వవిధ కళ్యాణము జరుగునని మీరు తలంచుచున్నారో దానిని గూర్చి చక్కగా నిశ్చయించి ఒకే అభిప్రాయమును వేరుపరచి చెప్పండి. ఏలేనా, ఒక పురుషుని ద్వారా ఒకేసారి రెండు కార్యములు చేయుట సంభవము కాదుగదా. భగవంతుడు తన అర్జునుని ప్రశ్నకు సరైన సమాధానము చెప్పుటకు ప్రాయమును ఇలా చెప్పుచున్నారు. 5.2 సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే, అనగా సన్యాసము మరియు కర్మల యొక్క పరిత్యాగము మరియు కర్మయోగము వాటి అనుష్ఠానము చేయుట ఇవి రెండు కూడా కళ్యాణకరములే అనగా ముక్తిదాయకములే. జ్ఞానోత్పత్తికి హేతువు అగుట వలన ఇవి రెండు కూడా కళ్యాణకారకములే. అయినప్పటికీ కళ్యాణకారకములైన ఆ రెండు కారణములు అనగా సాధన మార్గములలో జ్ఞానరహితమైన కేవల సన్యాసము కంటే కర్మయోగము శ్రేష్టమైనది. ఈ విధముగా భగవంతుడు కర్మయోగమును స్తుతించుచున్నారు. కర్మయోగము ఎట్లు శ్రేష్టము అన్నచో 5.3 జ్ఞేహ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే, అనగా ఎవడు ఎన్నడూ ఎవ్వరినీ ద్వేషించడో మరియు ఈ ప్రపంచము నందలి ఎటువంటి వస్తువును ఆకాంక్షించడో అటువంటి కర్మయోగిని ఎల్లవేళలా సన్యాసిగానే. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 124 గుర్తించవలయను. అనగా ఎవడు సుఖదోహకములు మరియు ఆ సుఖదోహకములకు కారణస్వరూపములైన సాధన సామగ్రియందుపై విధముగానే రాగద్వేషరహితుడైయుండునో అతడు కర్మలు ఆచరించుచూ ఉన్నప్పటికీ అతనిని ఎల్లవేళలా సర్వసంగ సన్యాసిగానే గుర్తించవలయను. అట్లేలైనా రాగద్వేషాది ద్వంద్వములు లేనటువంటి పురుషుడు సుఖముగాను అనాయాసముగాను లోకబంధముల నుండి ముక్తుడగును. భిన్న పురుషుల ద్వారా అనుష్ఠించదగియున్న పరస్పర విరుద్ధమైన కర్మ సన్యాసము మరియు కర్మయోగము యొక్క ఫలముల ఎందు విరోధముండవలేయును. రెంటి యొక్క కళ్యాణ ఫలముల ఎందు విరోధముండవలేయును. రెంటి యొక్క కళ్యాణ రూపములకు ఒకే ఫలమని చెప్పుట గూడా సరికాదు. ఇటువంటి శంక కలిగినప్పుడు ఇలా చెప్పబడును. 5.4 సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతిన పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం, అనగా అల్పబుద్ధి గలవారు మాత్రమే సాంఖ్యము మరియు యోగము ఈ రెంటిని వేరువేరు ఫలములు కలుగజేయునవని చెప్పుదురు. పండితులైనవారు అలా చెప్పరు. జ్ఞానులైన పండితులు మాత్రము ఆ రెంటియందు పరస్పర విరోధములు లేని ఫలములే ఇచ్చునని తలంచుదురు. ఏలేనా, సాంఖ్యము మరియు యోగము ఈ రెంటియందును ఏ ఒక్కదానిని చక్కగా అనుష్ఠించువారైనను అటువంటి పురుషులు ఆ రెంటి ఫలములను పొందుదురు. కారణమేమనగా అవి రెండు ఒకే విధమైన పరమపదమునే ఫలములుగా కలిగియున్నవి. అందుచేత ఆ రెంటి యొక్క ఫలములెందును ఎటువంటి భేదముగాని విరోధముగాని లేదు. పూర్వపక్షము సన్యాసము మరియు కర్మయోగము ఈ రెండు శబ్దముల ద్వారా భేదము చెప్పి తిరిగి ఇచ్చట ఆ ప్రకరణమునకు విరుద్ధముగా సాంఖ్యము మరియు యోగముల యొక్క ఫలములేందు విరోధములేదనియు ఏకత్వమే కలదనియు ఎట్లు చెప్పుచున్నారు? సమాధానము, ఇందు దోషమేమీ లేదు. అర్జునుడు కేవలము సన్యాసము మరియు కర్మయోగమును తెలుసుకును అభిప్రాయంతోనే ప్రశ్నించియున్నాడు. కాని భగవంతుడు అతని అభిప్రాయమును వదలకయే వాటి యందుగల తన అభిప్రాయమును జోడించుచూ సాంఖ్యము మరియు యోగము ఈ రెండు శబ్దముల ద్వారా వాటిని చక్కగా వర్ణించి సమాధానము చెప్పియున్నారు. అట్లేలైనా అటువంటి సన్యాసులు మరియు కర్మయోగులే క్రమక్రమణంగా జ్ఞానము మరియు ఉపాసన వలన కలిగిన సమబుద్ధి మొదలగు భావముల నుండి ముక్కల సాంఖ్యులు మరియు యోగుల పేరుతో పిలువబడుదురు. ఇది భగవంతుని అభిప్రాయము. అందుచేత పై వర్ణనము ప్రకరణ విరుద్ధము కాదు. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం. 5.5 యత్సాంఖ్యేః ప్రాప్యతే స్థానం తద్యోగేరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. అనగా సాంఖ్యయోగుల ద్వారా, అనగా జ్ఞాన నిష్ఠి కలిగియున్న సాంఖ్య సన్యాసుల ద్వారా మోక్షమనెడు ఏ స్థితి పొందబడునో అదే స్థితి కర్మయోగుల ద్వారా కూడా పొందబడును. ఏ పురుషుడు తన కొరకు కర్మ ఫలమును కోరక సర్వకర్మలను మరియు వాటి ఫలములను ఈశ్వరార్పణగావించి దానినే జ్ఞానప్రాప్తికి ఉపాయముగా తలంచి కర్మలననుష్ఠించునో అట్టివాడు యోగి అనబడును. అందుచేత అటువంటి వారికి కూడా పరమార్థ జ్ఞానరూపమైన సన్యాసము లభించుట ద్వారా ఆ మోక్షఫలము లభించును. అందుచేత ఆ విధముగా ఫలమునందు సమానత్వము కలిగి యున్నందున సాంఖ్యమును యోగమును ఒకటిగా చూడనగును. అట్లు చూచువాడే యథార్థమును ఎరింగినవాడు. పూర్వపక్షము ఈ మాటే నిజమైతే అలాంటి దశయందు కర్మ సన్యాసమే శ్రేష్ఠమైనదనియు మరియు ఆ రెండింటిలో, అనగా కర్మ సన్యాసము మరియు కర్మయోగములలో కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్ఠమైనదని ఎట్లు చెప్పియున్నారు? సమాధానము అట్లు చెప్పుటకు కారణమేమనగా, వినుము, నీవు కేవలము కర్మ సన్యాసము మరియు కేవలము కర్మయోగమును గురించి చెప్పమని అడిగియున్నావు. పైగా ఆ రెండింటిలో నీకు ఏది కళ్యాణదాయకమో చెప్పమని అడిగియున్నావు. నీ ప్రశ్నకు అనుగుణముగానే జ్ఞానరహితమైన కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమని నేను సమాధానము చెప్పియున్నాను. ఏలేనా, జ్ఞానముతో కూడియున్న సన్యాసమును నేను సాంఖ్యమని తలంచుచున్నాను. పైగా అదియే పరమార్థయోగము కూడాను. నిష్కామ కర్మయోగము ఆ జ్ఞానయోగమునకు సాధనముగా ఉపయోగపడుచున్నందున గౌణరూపముగా యోగము సన్యాసము రెండుగా చెప్పబడుచున్నవి. అది అనగా కర్మయోగము జ్ఞానయోగమునకు ఏ విధముగా సాధనమగుచున్నదో చెప్పెద వినుము. 5.6 సన్యాసస్తు మహాబాహో దుహఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బహ్మన చిరణాతి గచ్చతి. అనగా ఆ కర్మయోగము లేకుండా పరమార్థికమైన సన్యాసము లభించుట కష్టము దుష్కరముగూడాను. మరియు ఫలాసక్తిని విడిచి ఈశ్వర సమర్పిత భావముతో చేయబడిన వైదిక కర్మయోగముతో కూడియున్న ఈశ్వర స్వరూపమును మననము చేయు సాధకుడు బ్రహ్మమును. 126 శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం. అనగా పరమార్థ జ్ఞాన నిష్ణారూపమైన ప్రమార్థిక సన్యాసమును అతి శీఘ్రముగా పొందగలడు. అందుచేతనే కర్మయోగము శ్రేష్టమైనదని నేను చెప్పుచున్నాను. పరమాత్మ జ్ఞానమును కలిగించు సాధనముగా ఉన్నందున ఈ ప్రకరణమునందు వర్ణించబడిన సన్యాసమే బ్రహ్మనామముతో చెప్పబడినది. ఇంకా ఏమన సన్యాసమే బ్రహ్మము. బ్రహ్మమే పరము. న్యాస ఇతి బ్రహ్మ బ్రహ్మ హి పరః. నారాయణోపనిషత్తు 2:78 వరకు ఈ శృతి ద్వారా కూడా ఆ మాట సిద్ధించుచున్నది. ఎప్పుడు ఈ పురుషుడు సమ్యక్ జ్ఞానప్రాప్తికి సంబంధించిన ఉపాయ రూపమైన 5.7 యోగ్యుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అనగా యోగముతో కూడినవాడై విశుద్ధ అంతఃకరణము కలిగినవాడై, అనగా లోకవాసనలు లేనట్టి అంతఃకరణము కలవాడై విజితాత్ముడు, అనగా ఆత్మను తన వశమునందుంచుకున్నవాడై శరీరమును జయించినవాడై జితేంద్రియుడు అనగా సర్వేంద్రియములను తన వశమునందుంచుకొనినవాడై మరియు సర్వభూతములయందును తన ఆత్మను చూచువాడై అనగా యవని ఆత్మ బ్రహ్మ మొదలు స్తంభ పర్వంతము సర్వభూతములయందును తానే వ్యాపించి యున్నట్లుగా చూచువాడు నిజమైన జ్ఞాని ఎగుచున్నాడు. తనేందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున్ జరుగువాడు తంబోజాసనుడాదిగాగా తృణపర్యంతంబు సర్వాత్ముడై సంభావంబున నుండు క్రోడ చు భాగా సప్తమ స్కంధము. అప్పుడు ఈ విధముగా స్థితి కలిగియున్న పురుషుడు లోకహితార్థము కర్మలు ఆచరించుచుండియు వాటితో తాదాత్మ్యమును పొందడు, అనగా ఆ కర్మలకు బద్ధుడు కాడు. యథార్థముగా అతడు కొంచెము కూడా కర్మలు చేయడు. 5.8 నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యం శృణ్వన్న స్పృశ్జిఘ్రన్న స్నంగచ్చన్ స్వపం స్వసన్. అనగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపము పేరు తత్వము. దానిని గుర్తించినవాడు తత్వజ్ఞాని అనగా తత్వమును ఎరింగినవాడు. సమాహిత చిత్తుడై నేనేమీ చేయటలేదు అని తలంచును తత్వమును గురించి తెలుసుకొని అతడు ఎప్పుడు మరియు ఏ విధముగా అట్లు అది చెప్పుచున్నాడు. 5.9 ప్రలపన్వి సృజన్ గృహన్నుమిషన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అనగా చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ తింటూ నడుస్తూ నిద్రించుచు ఉచ్వస నిచ్వాసములు చేస్తూ త్యజించుచు గ్రహించుచు మరియు కన్నులు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 127. ముయిచూ తెరుస్తు కూడా ఇంద్రియములు ఇద్రియముల ఎందే వ్యవహరించుచున్నవని ఎరింగియు నేనేమీ చేయటలేదు అని తలంచువాడు తత్వవేత్తయగును. ఇటువంటి తత్వజ్ఞాని అయినవాడు అనగా అన్ని ఇంద్రియములందును మరియు అంతఃకరణము యొక్క చేష్టల రూపమైన కర్మలయందు అకర్మత్వమును చూచువాడు తనేందు కర్మాభావమును అనగా కర్మలు లేని స్థితిని చూచును. అందుచేత అటువంటి నిజమైన జ్ఞానికి సర్వకర్మ సన్యాసమునందు అధికారము కలదు. అట్లేలైనా ముగతృష్ణ అనగా ఎండమావులయందు జలమున్నదని దానిని సేవించి తన దాహమును తీర్చుకొనగోరు పురుషుడు ఆ ఎండమావుల ఎందలి జలాభావమును తెలుసుకున్నప్పుడు మరల మరల ఎండమావుల ఎందలి జలము ద్వారా తన దాహమును తీర్చుకొనుటకు ప్రయత్నించడు. కాని తత్వజ్ఞాని కాని పురుషుడు కర్మయోగమునందు ప్రవృత్తి కలవాడు. 5.10 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస. అనగా ఎవడు తన యజమాని కొరకు సేవలు కర్మలు చేయు నౌకరు వలె నేను సర్వవిధ కర్మలు ఆ ఈశ్వరుని కొరకే చేయుచున్నాను అనుభావముతో కర్మలను కర్మ ఫలములను ఈ ఆశ్వరునికే అర్పించుచూ చివరకు మోక్షరూప ఫలమునందుగూడా ఆసక్తిని విడిచి కర్మలు చేయుచుండునో అతడు తామరాకుపైన గల నీటి బొట్టువలే ఈ కర్మభూమైన ప్రపంచము మరియు ప్రాపంచిక భావముతో లిప్తము కాకయుండును. అటువంటి పురుషుని కర్మఫలములు కేవలము అంతఃకరణ శుద్ధికి మాత్రమే తోడ్పడును. అట్లేలైనా